నల్లబిలాలు పుస్తకం 13వ భాగం. కాంతి కూడా తప్పించుకోలేని దశను చేరుకున్న తార యొక్క వ్యాసార్థాన్నే ష్వార్జ్ చైల్డ్ రేడియస్ అంటారు. దానిని మొట్టమొదట లెక్కించిన వాడు జర్మన్ ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ ష్వార్జ్ చైల్డ్. సూర్యుడంత ద్రవ్యరాశి గల తార యొక్క ష్వార్జ్ చైల్డ్ రేడియస్ రమారమి 2.9 కిలోమీటర్లు ఉంటుంది. అంటే దాని వ్యాసార్థం 2.9 కిలోమీటర్లు అన్నమాట. అంటే మన సూర్యుడు కేవలం 5.8 కిలోమీటర్ల వ్యాసానికి కుదించుకుపోతే ఇక దాని నుండి కాంతి కూడా తప్పించుకోలేదన్నమాట. అంతరిక్షంలో ఒకచోట అలాంటి ఒక చిన్న వస్తువు ఉందనుకుందాం. దాని దరిదాపుల్లోంచి పోయిన ఏ వస్తువైనా దాని బలక్షేత్రంలో చిక్కుబడిపోతుంది. తరంగ ప్రభావం వలన ఆ వస్తువు తూనికలుగా చీలిపోతుంది. ఆ తూనికలు తార చుట్టూ కాసేపు పరిభ్రమించి చివరికి ఆ తారలో పడిపోతాయి. లోపల పడిన ఏ వస్తువు తిరిగి వెనక్కు రాలేదు. లోపల పడటమే కానీ బయటికి ఏ వస్తువు రాలేనట్టుగా ప్రవర్తించే ఆ వస్తువు అంతరిక్షంలో ఓ బిలన్లా ప్రవర్తిస్తోంది అన్నమాట. కాంతి కానీ మరే ఇతర కిరణాలు కానీ దాని నుండి బయటకు రాలేవు. కనుక ఆ వస్తువు చీకటిగా కనిపిస్తుంది. అందుకే దానిని నల్ల బిలం అంటే బ్లాక్ హోల్ అంటారు. 6వ అంశం, నల్ల బిలాలని కనుక్కోవడం ఎలా? మరి ఏ సంకేతాలు పంపని ఆ నల్ల బిలాన్ని కనుక్కోవడం ఎలా? మనం ఒక నల్ల బిలం యొక్క దరిదాపుల్లో ఉంటే దాని గురుత్వాకర్షణ యొక్క ప్రభావాన్ని మనం అనుభవిస్తాం. కానీ మనకి చాలా దూరంలో ఎక్కడో తారల మాటున ఓ నల్ల బిలం నక్కి ఉంటే మరి దానిని పట్టుకునేది ఎలా? అవును, మరి అదంత సులభం కాదు. సూర్యుడంత ద్రవ్యరాశి గల నల్లబిలం న్యూట్రాన్ తార పరిమాణంలో సగం ఉంటుందేమో. పైగా న్యూట్రాన్ తారలా కాక నల్లబిలం ఏ విధమైన కిరణాలను వెలువరించదు. అంత చిన్న పరిమాణం కలిగి ఏ విధమైన కిరణాలను పంపని నల్లబిలాన్ని పట్టుకోవడం ఎలా? బహుశా ఈ సమస్యకి పరిష్కారమే లేదేమో. బహుశా ఈ నల్లబిలాలు అనేవి ఏదో పైచ్యం ముదిరిన ఖగోళ శాస్త్రవేత్తలు అవి ఉన్నాయో లేవో కూడా తెలియకుండా వాటి గురించి ఆడే పిచ్చి మాటలేనేమో. కానీ అదృష్టవశాత్తు ఓ మార్గం ఉంది. నల్లబిలం నుండి కిరణాలు రాకపోయినా అందులో పడిపోతున్న వస్తువులు ఆ పడిపోయే సమయంలో కిరణాలను వెలువరిస్తాయి. అవి ఎక్స్రేలను వెలువరిస్తాయి. నల్లబిలంలో పడిపోయిన ఏ చిన్న పదార్థం అయినా ఎక్స్రేలను వెలువరిస్తుంది. కానీ అంత తక్కువ కిరణాలని కోటాను కోట్ల కిలోమీటర్ల దూరంలో గుర్తించడం కష్టం. కానీ నల్లబిలంలో నిరంతరం బోర్డంత ద్రవ్యం పడిపోతూ ఉందని అనుకుందాం. అప్పుడు హెచ్చు మోతాదులో ఎక్స్రేలు వెలువడతాయి. వాటిని దూరం నుండి కూడా కనుక్కోవచ్చు. నల్లబిలంలో అదే పనిగా బోడిడంత పదార్థం పడిపోతూ ఉండే అవకాశం తక్కువ. ఎందుకంటే ఖగోళం ఓ ఖాళీ గోళం. ఉదాహరణకి మన సూర్యుడే నల్లబిలంగా మారిపోతే గ్రహాలు దాని చుట్టూ ఎంతో దూరంలో పరిభ్రమిస్తూ ఉంటాయే కానీ అందులో పడిపోవు. మరీ దగ్గరలో ఉన్న పదార్థం అంతా ఎప్పుడో స్వాహా అయిపోతుంది. కనుక దరిదాపుల్లో అంతా ఖాళీగానే ఉంటుంది. దానికి కారణం సూర్యుడు ఓ ఒంటరి తార. గ్రహాలు తప్ప దానికి వేరే తార తోడులేదు. కానీ విశ్వంలో ఉండే తారల్లో సగానికి సగం జంటలుగానే ఉంటాయి. దగ్గర దగ్గరగా ఉంటూ ఒకదాని చుట్టూ ఒకటి పరిభ్రమించే తారలు సర్వసామాన్యంగా కనిపిస్తాయి. కొన్నిసార్లు అలాంటి జంట తారల్లో రెండూ కూడా మన సూర్యుడి కన్నా భారీవై ఉంటాయి.